పిలిచానే దేవతగా, ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా, హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా. నీ చెవి కది చేరకపోతే జీవితమే మాయని చింతే, జీవితమే మాయని చింతే. హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా. నా ప్రేమకు నీరే సాక్ష్యం, నీ కోపము నిప్పుల సాక్ష్యం. నీటికి నిప్పులు ఆరు, నీ కోపం ఎప్పుడు తీరు. నీ ప్రేమే కరువైపోతే, నీ ప్రేమే కరువైపోతే నే లోకము విడిచిపోతా, నే లోకము విడిచి పోతా.